194 లగ్న చామరహస్త శ్రీ శారదా పరివేజిత సం భా లగ్న చామరహస్త శ్రీ శారదా పరివేజిత లగ్నౌ కర సంబద్ధాధృతా విత్యర్థ లగ్నౌ చామరౌ యేయో శంకర గ్రంథ రత్నావళి తాభ్యాంస్తే శ్రీశ్చ మహాలక్ష్మీ శారదా చతే పరివిజిత అనాదికాల చరభ్య పరిచర్యయ విజ్యమానే త్యర్థః టు ఓం లగ్న చామరహస్త శ్రీ శారదా పరివిజితాయే నమః. ఆం వి హస్తములందు వింజామరలు ధరించియున్న శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతుల చేత వింజామరలతో ఒకటి విసరబడు చున్నది గాన శ్రీ మహాసమ్రాజ్ఞి లగ్న చామరహస్త శ్రీ శారదా పరివిజితాయని స్తుతింపబడుచున్నది. అనాదికాలము నుండి సేవారూపమున లక్ష్మీ సరస్వతులు వింజామరలతో దేవిని వీచుచున్నారని భావము.